69 అవిద్య కూడా బ్రహ్మే. వశిష్ఠుడు, నేను చెప్పడం దేనికయ్యా? అతన్నే అడుగుదాం. ఏమికుందదంతా, నీకు బ్రహ్మతత్వం పూర్తిగా తెలిసిందా? సందేహాలు తొలగిపోయాయా? కుందదంతుడు, మునీంద్ర, వశిష్ఠ మహర్షి, సందేహాలన్నీ తొలగిపోయాయి. తెలియవలసింది పూర్తిగా తెలిసింది. చిత్పదార్థం యొక్క లక్షణం బాగా తెలిసింది. ఆవగింజలో కూడా అఖండ బ్రహ్మాండాలు అణిగి ఉంటాయని అర్థమైంది. పరమార్థ దృష్టితో చూస్తే అసలు లోకాలు లేనేలేవని అనుభవానికి వచ్చింది. ఇంటిగదిలో ఇంత భూమి ఎలా ఇముడుతుందనే ప్రశ్న నిస్సారమని అర్థమైంది. ప్రపంచంలో జీవులందరూ అనుభవించేది పరబ్రహ్మనే. వారు అనుభవించే భ్రాంతి కూడా బ్రహ్మే. పరబ్రహ్మను మించి ఎక్కడా, ఎప్పుడూ ఏదీ లేదు. ఇదే చివరి మాట. SA 1:8-5. వశిష్ఠుడు, ఆహా, ఇతను మహాత్ముడయ్యా. ఇతనికి ఆత్మజ్ఞానంలో శాశ్వత విశ్రాంతి లభించింది. కనుకనే భ్రాంతితో సహా ఈ ప్రపంచం అంతా పరబ్రహ్మగా కనిపిస్తోంది. ఇతనికి మాయాసబల బ్రహ్మకు, మాయతో కలిసిన బ్రహ్మకు, శుద్ధ బ్రహ్మకు విరోధమేమీ లేదు. ఎందుకంటే మాయ కూడా బ్రహ్మే కనుక. అయితే ఆ జీవుడికుండే వాసనను అసరించి బ్రహ్మ జగత్తుగా కనిపిస్తోంది. అలా కనిపించినంత మాత్రాన ద్వైత స్థితి సత్యం కాజాలదు. ఎందుకంటే పరబ్రహ్మ అన్ని దశలలోనూ నిర్వికారంగా ఉంటోంది కనుక. అందుకనే ఈ ప్రపంచానికి ఆద్యంతాలు ఉన్నాయనడం కూడా తప్పే. శ్రీరాముడు స్వప్న ప్రపంచానికి సుషుప్తే ఆది అని, జాగ్రత్తే అంతమని స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఈ జాగ్రత్ప్రపంచానికి కూడా ఒక ఆది, ఒక అంతము ఉండి తీరాలి. అవి లేవనటం ఎలా? వశిష్ఠుడు, స్వప్న ప్రపంచానికి నువ్వు చెప్పిన ఆద్యంతాలను ప్రతిపాదించేవాడు ఎవడు? జాగ్రత్సలో ఉన్నవాడు. జాగ్రత్స అనేది అజ్ఞాన నిద్రలో అంతర్భాగమే. దానిని దాటినవాడి దృష్టి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటివాడి దృష్టిలో సుషుప్తి, జాగ్రత్తులకు అస్తిత్వమే లేదు. కనుక అవి స్వప్న ప్రపంచానికి ఆద్యంతాలు కావడానికి వీలులేదు. అలాగే వాడి దృష్టిలో ఈ జాగ్రత్ ప్రపంచానికి కూడా ఆద్యంతాలు ఉండడానికి వీలులేదు. ఆయసర్ 138. ఈ కుందదంతుడు చెప్పినట్లుగా నిజానికి బ్రహ్మకు, అవిద్యకు భేదం లేదు. నీకు నిద్ర ఎటువంటిదో, పరబ్రహ్మకు అవిద్య అటువంటిది. నిద్ర నీకంటే భిన్నమైనది కాదు. అలాగే అవిద్య పరమాత్మకంటే భిన్నమైనది కాదు. కాని అజ్ఞుడి దృష్టిలో ఈ అవిద్యయందు ఆవరణశక్తి, విక్షేపశక్తి అనే శక్తులున్నాయి. వాటిలో విక్షేపశక్తి ద్వారా అది చిత్తం అనేదాన్ని తయారు చేస్తుంది. ఆ చిత్తమే పరబ్రహ్మకు ఉపాధిగా రూపొందుతుంది. నీ స్వప్నాన్ని నువ్వు ఒకసారి చూసుకో. నీ స్వప్నంలో నేను అనే వాడుకడున్నాడు. వాడు అక్కడి జీవులలో ఒక జీవుడు. వాడికో చిత్తం ఉంది, వాడికో దేహం ఉంది. ఇవన్నీ ఎవరు? నిజానికి అవన్నీ నువ్వే. కాని వాడిలో ఉండే చైతన్యాంశను పురస్కరించుకొని వాణ్ణి జీవుడంటున్నావు. వాడిలో ఉండే సూక్ష్మోపాధి లక్షణాన్ని పురస్కరించుకొని చిత్తం అంటున్నావు. స్థూలోపాధి లక్షణాన్ని పురస్కరించుకొని దేహం అంటున్నావు. అలాగే ఇతర లక్షణాలను పురస్కరించుకొని వాడిని దేవుడు అనో, మనుష్యుడు అనో, రాక్షసుడు అనో అంటున్నావు. కాని నిజానికి అవన్నీ నువ్వే. నీకు ఇన్ని రూపాలను సృష్టిచేసేది నీ చిత్తమే. నీకు మెలకువను కలిగించి ఈ రూపాల నుంచి విముక్తి కలిగించేది కూడా ఈ చిత్తమే. అలాగే అవిద్య కల్పించిన ఈ జాగ్రత్ చిత్తం, ఈ జాగ్రత్ ప్రపంచాన్ని, ఇందులో మళ్లీ నానాజీవ విభేదాన్ని నీకిప్పుడు చూపిస్తోంది. ఈ చిత్తమే తత్వజ్ఞానాన్ని పొంది అజ్ఞానమనే నిద్రను పోగొట్టుకొని ఈ జాగ్రత్తు అనే స్వప్నాన్ని పరిహరించి నీకు మోక్షాన్ని అందివ్వగలదు. అందిచ్చేదేముంది? అప్పుడు అదే మోక్షమైపోతుంది. శ్రీరాముడు, గురుదేవ, మరి ఈ చిత్తం ఉన్నప్పుడు దీని కొలత ఎంత? దీనిలో జగత్తు ఎంతకాలం ఉంటుంది? వశిష్ఠుడు, రామ, చిత్తం యొక్క పరిమాణం ఇంత అని చెప్పలేము. అది అణువు దగ్గరినుంచి ఆకాశం దాకా అన్ని వేషాలు వేస్తుంది. అందుకనే శృతి ఒకచోట వాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవస్య విజ్ఞేహ స చానంత్యాయ కల్పతే తా సన్నని వెంట్రుక యొక్క చివరి భాగాన్ని 100 ముక్కలు చేస్తే ఎంత చిన్న ముక్క వస్తుందో అంత చిన్నవాడు జీవుడు. కాని వాడే అనంతుడు కూడా కాగలడు అని చెప్పింది. అజ్ఞానమనే నిద్ర ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఇది ఉంటుంది. ఈ చిత్తం చూపించేవన్నీ భ్రాంతిమయ దృశ్యాలు కనుక ఈ ప్రపంచంలో కనిపించే పదార్థాలుగాని స్వప్నాలుగాని వరాలుగాని శాపాలుగాని ఇలాంటివన్నీ నిజానికి శుద్ధ చైతన్య స్వరూపాలే. దానికి వీటికీ భేదమే లేదు. నీటిచుక్క, నీటిగుంట, చెగువు, నది, సముద్రం అనేవాటికి ఎంతమాత్రపు భేదం ఉందో అంతమాత్రపు భేదమే నేను చెప్పిన వాటికి కూడా ఉంది. శ్రీరాముడు, గురుదేవ, ఇక్కడొక చిన్న సందేహం. ఈ వర్షపాదుల సందర్భాలలో ఉన్నట్టుండి ఒక కార్యం ఆవిర్భవిస్తోంది. ఉదాహరణకు, నహుషుడు సప్తర్షుల శాపం వల్ల సర్పం అయ్యాడు. ఇక్కడ ఈ సర్పం ఎలా పుట్టింది? దీనికి వెనకాల గుడ్డు వంటి ఉపాదాన కారణం ఏదీ లేదుగదా. ఇలాంటి కార్యం ఎలా పుడుతోంది? వశిష్ఠుడు, అదేమిటయ్యా, శుద్ధమైన చిదాకాశం యొక్క ప్రకాశస్వరూపమే జగత్తు అని చాలాసార్లు చెప్పుకున్నాం గదా. చిదాకాశంలో ఇలా అకస్మాత్తుగా జగద్రూపాలు భాసించడాన్నే శృతులు సోకామయత, అతదేక్షత ఇత్యాది వాక్యాలలో ప్రస్తవించి దానికి హిరణ్య గర్భుడి యొక్క కామమని, ఈక్షణమని, సత్యసంకల్పమని ఇలాంటి పేర్లు పెట్టాయి. ఆ సంకల్పంలో ఏదనుకుంటే అది జరిగిపోతుంది. అంతకు మించిన ఉపాదాన కారణం అక్కడ ఏముంది? ఆ సంకల్పంలో కొంతమంది యొక్క వరుసపాదులు సఫలం కావాలనే భావన. ఆయిసర్ 139(1) ఉంది. ఆ భావన ప్రకారం ఆత్మజ్ఞాన సంపన్నులు, తపస్సంపన్నులు అయిన జీవులు పెట్టే వరుసపాదులు ఫలిస్తూ ఉంటాయి. కనుక వాటికి ప్రత్యేకమైన ఉపాదాన కారణాలు అక్కరలేదు. అందుకనే నేను వరుసపాదులు, స్వప్నాదులు గూడా శుద్ధ చైతన్య స్వరూపాలే అని చెప్పాను. ఈ రకంగా ఆలోచించుకుంటూ వెడితే జగత్తులో జడచేతన విభాగం నిరర్థకమే. అలాగే సృష్టి ప్రళయ విభాగం కూడా నిరర్థకమే. నిజమైన తత్వదర్శనం జరిగితే ఇలాంటి భేదాలేవీ స్ఫురించవు. సం 186 గమనికాకుందదంతోపాఖ్యానం తరువాత వశిష్ఠ మహర్షి తన ఉపదేశాన్ని ఉపసంహారం వైపు మళ్లించదలుచుకున్నాడు. అందువల్ల 186వ సర్గనుంచి 189వ సర్గదాకా 4 సర్గలపాటు తన సిద్ధాంతం మొత్తాన్ని మరొకసారి సంగ్రహంగా పునరుక్తి చేశాడు. ఆ ప్రసంగంలో నీతిని గురించి విస్తారంగా వివరించి అది పరబ్రహ్మ యొక్క రూపాంతరమే అన్నాడు. పరబ్రహ్మ తన తాత్విక స్వరూపాన్ని మరిచిపోయి జగద్రూపాన్ని పొందుతోంది అన్నాడు. అందువల్లే జగత్తుకు సత్యస్థితి లేదన్నాడు. కనుకనే జీవోత్పత్తి ప్రళయాదులన్నీ భ్రాంతిమాత్రాలే అన్నాడు. సూక్ష్మభ్రాంతి గట్టిపడి స్థూల ప్రపంచంగా కనిపిస్తోందన్నాడు. అంతా చెప్పి చెప్పి చివర్లో భ్రాంతిరేవేదమఖిలం బ్రహ్మేవా భాతమేవవా నీ ఉస 189(20) తా ఈ సంసారమనేదంతా భ్రాంతి మాత్రమే. లేకపోతే పరబ్రహ్మే ఇలా జగజ్జీవాది రూపాలతో భాసిస్తోంది అన్నాడు. దీని ద్వారా భ్రాంతే బంధమని, స్వస్వరూప విజ్ఞానమే మోక్షమని ఒక నిష్కర్ష చూపించాడు. అది చాలక 190వ సర్గ మొదటి శ్లోకంలో. జ్ఞానస్య జ్ఞేయతాపత్యః బంధ ఇత్యభధీయతే ఆయి తస్యేవ జ్ఞేయతా శాంతిః మోక్ష ఇత్యభధీయతే నీ .ఉడొట్స 191(1). జ్ఞానానికి జ్ఞేయత్వం పట్టడమే బంధం, దానికి ఆ జ్ఞేయత్వం అణగారిపోవడమే మోక్షం అని పునరుక్తి చేశాడు.